జగాలు తొలుతను పూజ చేయో వినాయక, నిన్ను నమ్మితిమి దయగనువయ్యా శరణం. పాగి పాగి ఏ కదంత పారద్రోలు చీకు చింత, నీ పైన నిలిపినాము చిత్తమంతా. పాగి పాగి ఏ కదంత పారద్రోలు చీకు చింత, నీ పైన నిలిపినాము చిత్తమంతా. కలకాలము నీదే మా ధ్యానమంతా, నీవే దిక్కు నీవే మొక్కు మాకంత బ్రతుకంత. చూపుమయ్య నీ కరుణ మా పైన కొంత, స్వామి విఘ్నరాజ. నీవేలే మా సర్వం కోటి సూర్య తేజ, పూజలన్నీ స్వీకరించు చక్కగాను దీవించు, పూజలన్నీ స్వీకరించు చక్కగాను దీవించు, నిన్ను నమ్మి నాము స్వామి విఘ్నరాజ. సిద్ధి నీ వల్లే కావాలి మాకు జ్ఞాన వృద్ధి, మా వైపు ఒకసారి నువ్వు చూడుమయ్యా. విఘ్నేశ పాపనాశకాణి పాకమాస, పాగి పాగి ఏ కదంత పారద్రోలు చీకు చింత, నీ పైన నిలిపినాము చిత్తమంతా. గరిక పూజ చేసి నిన్ను వేడినామయ్యా, పాడినాము గానాలు ఇచ్చినాము దానాలు, పాడినాము గానాలు ఇచ్చినాము దానాలు, నీకన్ని అర్పణము చేసినాము స్వామి. కరుణరాధదేమి గణనాథ శుభదాత ఓం నమో నమామి, నీ దాసుల బ్రతుకులోన వెలుగు నింపుమయ్యా. ఓం నమః ఓం నమః ఓం నమో గణేశ. స్వామి నమో గణనాథ నమో శ్రీ కాణిపక్ష క్షేత్ర స్వామి నమో.